67 కుందదంతోపాఖ్యానం. శ్రీరాముడు పూర్వం ఈయనకు నాకు మధ్య ఒక విచిత్రమైన సంభాషణ జరిగింది. ఆ వివరాలు చెబుతా వినండి. ఒకసారి ఈ ఊళ్ళోనే ఒక పండితుడి ఇంట్లో విద్వత్సభ జరుగుతోందని తెలిసి అక్కడికి వెళ్లాను. అక్కడ తత్వచర్చలు జరుగుతూ ఉండగా మంచి తేజస్సాలి అయిన బ్రాహ్మణ యువకుడు ఒకడు అక్కడికి వచ్చి సభలో కూర్చున్నాడు. నాకు ఎందుకో అతన్ని చూసిన దగ్గరి నుంచి ఇతను మంచి సాధకుడని అనిపించసాగింది. అందువల్ల సభావిశ్రాంతి సమయంలో నేనతడి దగ్గరికి వెళ్లి మెల్లిగా మాటలు కలిపాను. శ్రీరాముడు, స్వామి, మీరు చాలా అలసిపోయినట్లు కనిపిస్తున్నారు. ఎక్కడో దూరదేశం నుంచి వస్తున్నారనుకుంటాను. అదీగాక మీరు దేనికోసమో గట్టి కృషీ చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. అందుకేనేమో ఈ బడలిక అంతా. ఇంతకు తమరు ఎక్కడినుంచి వస్తున్నారు? బ్రాహ్మణుడు, అయ్యా, మాది విదేహనగరం. నేనక్కడ బ్రాహ్మణపుత్రుడిగా పుట్టాను. నాకు మావాళ్లు కుందదంతుడని పేరు పెట్టారు. వంశాచారం ప్రకారంగా వేదశాస్త్రాలు అధ్యయనం చేశాను. నాకు కొద్దిగా వైరాగ్యం మొదలైంది. దాంతో ఈ శాస్త్రవిద్యలు చాలవని, ఉత్తములైన సిద్ధపురుషులు ఎక్కడ దొరుకుతారా అని వెతుక్కుంటూ దేశాటన మొదలుపెట్టాను. అలా తిరుగుతూ తిరుగుతూ శ్రీశైలానికి వచ్చాను. అక్కడ తపస్సు చేసుకుంటూ ఆ చుట్టుపక్కలలో అడవుల్లో గాని గుహల్లో గాని మహాత్ములు ఎవరైనా దొరుకుతారేమోనని వెతుక్కుంటూ ఉండేవాణ్ణి. అలా తిరుగుతూ తిరుగుతూ ఉండగా ఒకరోజు ఒక వింత దృశ్యం కనిపించింది. అది విశాలమైన చదును ప్రదేశం. అక్కడ కనీసం గడ్డి కూడా మొలవడం లేదు. కాని ఆ మైదానం మధ్యలో ఒక పెద్ద వృక్షం ఉంది. దాని కొమ్మలు చాలా పెద్దవిగా ఉన్నాయి. ఆ కొమ్మల్లో ఒక కొమ్మకు తన రెండు కాళ్ళు తాళ్లతో కట్టుకుని ఒక పెద్దాయన ఎవరో తలక్రిందులుగా వేళ్లాడుతున్నాడు. దగ్గరికి వెళ్లి చూశాను. ఆయన తపస్సులో ఉన్నాడని అర్థమైంది. అంతటి అడవిలో, ఇంతటి ఎడారిలో ఇలా ఎండవానలకు ఎండుతూ తడుస్తూ ఇంత ఘోరమైన తపస్సు ఈయన ఎలా చేయగలుగుతున్నాడా అని నేను ఆశ్చర్యపోయాను. గుండెలు బాదుకున్నాను. ఇక ఆయనను వదిలిపెట్టి పోబుద్ధి కాలేదు. అక్కడే ఉండి ఆయనకు చేతనైన సేవలు చేయడం మొదలుపెట్టాను. మెల్లిగా ఆయనకు నామీద విశ్వాసం మొదలైంది. ఒకరోజున ఆయనను, అయ్యా, మీరు ఎవరు? ఎందుకీ ఘోర తపస్సు చేస్తున్నారు అని అడిగాను. ఆయన చాలా కాలం మాట్లాడలేదు. కొన్నాళ్లయ్యాక విసుక్కున్నాడు. ఇంకా కొన్నాళ్లయ్యాక నీకెందుకు అన్నాడు. చివరికి ఒకరోజున నోరు విప్పాడు. తాపస్సుడు నాయనా, మాది మధురానగరం. నేను చిన్నప్పుడే మంచి పాండిత్యం సంపాదించాను. పాండిత్యం ఎంత ఉంటే ఏమీ, అసలైన భోగం రాజులది. కనుక ఎప్పటికైనా సరే చక్రవర్తిని కావాలనే కోరిక పుట్టింది. దానికి తపస్సు కంటే వేరే ఉపాయం కనిపించలేదు. వచ్చి ఈ మహాక్షేత్రంలో ఈ తపస్సు మొదలు పెట్టాను. ఇప్పటికీ 12 ఏళ్ళు అయింది. ఇంతవరకు నన్ను పలకరించినవాడు లేడు. ఇప్పుడు ఎక్కడినుంచి వచ్చావో, ఎందుకు వచ్చావో, ఇన్నాటికి అకారణ మిత్రుడివి నుక్కొకడివి దొరికావు. ఏదో అడిగావు కనుక నా కథ చెప్పాను. నావల్ల నీకేమీ ప్రయోజనం లేదు. నీ దోవన నీవు వెళ్ళిపో. ఆయ్సర్. 131 కుందదంతుడు, స్వామి, తమరు మన్నించాలి. నేను మిమ్మల్ని వదిలిపెట్టి పోలేను. మీ సేవ చేసుకుంటూ ఇక్కడే ఉంటాను. నా మాటలకు ఆయనేమీ సమాధానం చెప్పలేదు. పాషాణం మౌనంగా ఉండిపోయాడు. మనిషి బిగిసిపోయాడు. బతికి ఉన్నాడో లేడో కూడా అర్థం కాలేదు. మొదట్లో భయం వేసింది. తరువాత ఆయన సమాధిలో ఉన్నాడని అర్థమైంది. ఆయనతో పాటే శీతోష్టాలను సహిస్తూ ఆయనకు సేవ చేస్తూ అక్కడే ఉండిపోయాను. ఇలా 6 నెలలు గడిచాయి. ఆ ఒకరోజున ఆ తాపసుడి ఎదుట సూర్యుడిలాగా ప్రకాశించిపోతున్న దేవత ఒకడు ప్రత్యక్షమయ్యాడు. నేను చేసిన సేవలవల్లో ఏమో ఆ దేవత నాకు కూడా కనిపించాడు. కాని నాతో మాట్లాడలేదు. ఆ తాపసుడి వంకే తిరిగి, ఓ తాపసోత్తమ, నీ తపస్సు చాలించు. నువ్వు కోరుకున్నట్టే నువ్వు చక్రవర్తివవుతావు. 7000 సంవత్సరాలపాటు ఏకఛత్రాధిపత్యంగా రాజ్యం చేస్తావు అని అంతర్ధానమైపోయాడు. వేళ్లాడే ముని కళ్ళు తెరిచాడు. నేను దగ్గరికెళ్ళి, ఇప్పటికైనా తపస్సు చాలించండి అని బ్రతిమాలాను. ఆయన ఒప్పుకున్నాడు. నేను చెట్టెక్కి తాళ్లు ఊడదీసి ఆయనను మెల్లిగా క్రిందకు దింపాను. ఆ కొమ్మకే కాచిన పళ్లరసాలు తెచ్చి ఇచ్చి ఆయన చేత ఉపవాస విరమణ చేయించాను. ఆయన కాళ్ల నొప్పుల వల్ల ఎక్కువగా కదలలేకపోయాడు. 3 రోజులపాటు మేమిద్దరం కబుర్లు చెప్పుకుంటూ ఆ చెట్టు కిందే కాలక్షేపం చేశాం. ఆ తరువాత ఆయన నన్ను కూడా వాళ్ల ఊరికి రమ్మని పిలిచాడు. మేమిద్దరం బయలుదేరా. సా 180. ఆ ప్రయాణం చాలా రోజులు పట్టింది. రోధగ్రామం, సాలిసనగరం మొదలైన ఎన్నో ఊళ్ళు, అడవులు దాటుతూ పోతున్నాం. అందులో ఒక అడవి దగ్గరికి వచ్చేసరికి ఆ తాపసోత్తముడు నాతో, నాయనా, కుందదంతా, ఇక్కడకు దగ్గరలోనే గౌర్యాశ్రమమనే ఆశ్రమం ఒకటి ఉంది. అక్కడ నా తమ్ముళ్ళు 7 తపస్సు చేసుకుంటున్నారు. మేము మొత్తం 8 సోదరులం. చిత్రమేమిటో, మా 8 చక్రవర్తులం కావాలనే కోరికే పుట్టింది. అందరం కలిసి తపస్సు కోసం ఈ గౌరీ ఆశ్రమానికి వచ్చాం. 6 అయ్యాక నాకక్కడ ఉండ బుద్ధిగాక శ్రీశైలానికి చేరాను. నా తమ్ముళ్ళు ఇక్కడే ఉండి ఉంటారు, ఒకసారి వాళ్లను చూసిపోదాం. కొంచెం ప్రక్కదారైనా అక్కడికి పోయివద్దాం పద అన్నాడు. సరే అని ఇద్దరం బయలుదేరా. చిత్రమేమిటో, ఎంత వెతికినా ఆ ప్రాంతంలో ఎక్కడా మనుష్యులు కనిపించలేదు, మున్యాశ్రమాల ఛాయలు కనిపించలేదు. వెతికి వెతికి ఆ తాపసుడు మొత్తానికి ఆ ప్రాంతాన్ని గుర్తించాడు. కాని ఆ ప్రాంతంలో చెట్లే సరిగ్గా లేవు. చాలా మటుకు చెట్లు కొట్టివేయబడి ఉన్నాయి. చిన్న చెట్లు ఇంకా మొలుస్తున్నాయి. వెతకగా వెతకగా ఉన్నంతలో కొంచెం పెద్ద కడిమి చెట్టు, కదంబ వృక్షం ఒకటి దొరికింది. ఆ చెట్టు కింద ఒక మహర్షి సమాధిలో ఉన్నాడు. మాకు ప్రాణం లేచి వచ్చినట్లయింది. ఆయన్ను పలకరించాలని చూశాం. ఆయన పలకలేదు. మేము ఆయనకు ఎదురుగుండా పచ్చిక బీడు మీద చాలాసేపు చతికలబడి కూర్చున్నాం. అయినా ఆయనలో చలనం లేదు. నేను కుర్రవాణి అవడంచేత త్వరలోనే సహనం కోల్పోయి, అయ్యా లేవండి అని గట్టిగా అరిచాను. ఆ ధ్వనికి ఆయన మెల్లిగా కళ్ళు తెరిచి ఆవలించి ఇటూ అటూ చూసి, అయ్యలారా, ఎవరు మీరు? నేను గౌరీ ఆశ్రమంలో ఉండాలిగదా. ఇక్కడ ఉన్నానేమిటి? నన్ను ఆయ్సర్ 132 ఇక్కడికి ఎవరు తెచ్చారు? ఎంతకాలమైంది తెచ్చి? ఇదే సంవత్సరం అన్నాడు కొంచెం ఆదుర్దాగా. మా తాపసుడుగారు ఏమీ మాట్లాడలేదు. నేనే ధైర్యం చేసి, అయ్యా మీరు అడిగే విషయలేవి మాకు తెలియవు. అయినా మమ్మల్ని అడగడం దేనికి? మీరు గొప్ప సమాధి నిష్ఠులుగదా, మీరే ధ్యానంలో అన్నీ తెలుసుకోవచ్చుగదా అన్నాను. నేను కొంచెం వెటకారంగా మాట్లాడినా ఆయనేమీ కోపగించకుండా సరేనని కళ్ళు మూసుకొని ధ్యానంలోకి వెళ్లాడు. వెళ్లినవాడు త్వరలోనే బయటికి వచ్చి ఒక వింత కథ చెప్పాడు. కదంబ తాపసుడు, కయ్యలారా, నా కథ కనిపించింది, మీ కథ కనిపించింది. ఈ వింత కథ వినండి. ఒకప్పుడు గౌరీదేవి వాగీశ్వరీదేవి యొక్క స్వరూపాన్ని ధరించి ఈ ప్రాంతాలలో 10 పాటు తపస్సు చేసింది. అందువల్ల ఈ ప్రాంతానికి గౌరీవనమని పేరు వచ్చింది. ఆమె 6 ఈ చెట్టు క్రిందే తపస్సు చేసుకుంది. అందుకనే 6 ఆమెకు కదంబవాగీశ్వరి అనే పేరు వచ్చింది. ఆ తరువాత ఆ దేవి ఇక్కడినుంచి వెళ్లిపోయింది. కాని అప్పటినుంచి ఇప్పటివరకు ఈ చెట్టుకు ముసలితనం రావడం లేదు. ఆ దేవి వెళ్లిపోయిన తరువాత కొంతకాలానికి కట్టెలమ్ముకుని జీవించేవాళ్లు కొందరు ఇక్కడికి చేరారు. అందువల్ల ఈ చుట్టుప్రక్కల ఉన్న పెద్ద చెట్లన్నీ నరికివేయబడ్డాయి. ఈ కదంబ వృక్షం మాత్రం చిన్నదిగా కనిపిస్తూ ఉండడంచేత దీన్ని ఎవరూ ముట్టుకోలేదు. ఇప్పటికీ ఇది బాలవృక్షంగా ఉండిపోయింది. ఇది ఈ చెట్టు కథ. ఇక నా కథ వినండి. నేను మాళవదేశపు రాజును. నేను పెద్దవాడినే వానప్రస్థాశ్రమం స్వీకరించి తపస్సు కోసం అడవులకు వచ్చేశాను. మహర్షుల ఆశ్రమాలను వెతుక్కుంటూ చాలా అడవులు తిరిగాను. ఆ వరుసలోనే ఈ గౌరీవనానికి వచ్చాను. అప్పట్లో ఇక్కడ చాలామంది మహర్షులు ఉండేవారు. వాళ్లు నన్ను ఆదరించి ఈ కదంబ వృక్షం క్రింద కూర్చొని తపస్సు చేసుకోమని ప్రోత్సహించారు. నేను ఇక్కడే ఉండిపోయాను. ఆ తరువాత కొంతకాలానికి 8 సోదరులు తపస్సు కోసం ఇక్కడికి వచ్చారు. వాళ్లల్లో పెద్దవాడే ఈ తాపసుడు. ఈయన ఇక్కడ కొద్ది రోజులే ఉండి ఎందుకో శ్రీశైలం వెళ్లిపోయాడు. రెండవవాడు వేరే చోటుకి దక్షిణపథానికి వెళ్లి కుమారస్వామిని గురించి తపస్సు చేశాడు. మూడవవాడు కాశీకి వెళ్లాడు. నాల్గవవాడు హిమాలయాలకు వెళ్లాడు. మిగిలిన నలుగురు ఇక్కడే ఉండి గొప్ప తపస్సు చేశారు. చిత్రమమిటంటే అన్నదమ్ములు 8 మందికి ఒకటే కోరిక చక్రవర్తి కావాలని. అందరూ తపస్సు చేసి తమకు కావలసిన వరాలు సంపాదించేసుకున్నారు. అందరిలోనూ ఈ పెద్దవాడికే కొంచెం ఆలస్యమైంది. మిగిలిన 7 తపస్సులు పూర్తై స్వగృహానికి చేరి తమ నిత్య వైదిక కర్మలతో జీవనం సాగిస్తున్నారు. ఆ సోదరులు 4 ఇక్కడి నుంచి వెళ్లిపోయిన తరువాత క్రమంగా ఇక్కడ ఫలసంపద, జలసంపద కొంచెం తగ్గింది. మహర్షులు వ్యవసాయం చేసి జీవించరాదనే నియమం కలవారు గనుక ఇక్కడ ఉండే తపస్సులంతా వేరే వేరే చోట్లకు వెళ్లిపోయారు. ఆ తరువాత కట్టెలు కొట్టేవాళ్లు ఇక్కడ చేరారు. వాళ్లు ఈ కదంబ వృక్షానికి గౌరికదంబమని పేరు పెట్టారు. దీనికి అప్పుడప్పుడు పూజలు చేస్తున్నారు. దానికింద సమాధి నిష్ఠలో ఉన్న నన్ను కూడా గౌరవంగానే చూస్తున్నారు. నేను ఎక్కువ కాలం సమాధిలోనే గడిపేస్తున్నాను. ఇది నా కథ. నా కథలో ఈ తాపసుడి కథ కూడా కొంత వచ్చింది. మీరిద్దరూ మధురానగరంలో ఇతని ఇంటికి వెళ్లాలనే బయలుదేరారు గదా. త్వరగా వెళ్ళండి. అక్కడ ఇతని తమ్ముళ్ళు, బంధువులు ఇతని కోసం ఎదురుచూస్తున్నారు. త్వరగా బయలుదేరండి. ఆయ్ సర్. 133.